257 కామేశ్వర మహేశ్వరి సం భా కామేశ్వర మహేశ్వరి మహతి చ సా ఈశ్వరీ నిరుపాధికేశ్వర్యవతి మహాన్ ప్రభువై పురుష ఇతి శ్రుతేః కామేశ్వరస్య మహదేశ్వర్యం అస్యాః అస్త్రీతి తథా భగవతీత్యర్థః ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశసః శ్రియః అజ్ఞానవైరాగ్యయోశ్చైవ షణ్ణం భగైతీరణ తమీశ్వరాణం పరమం మమహేశ్వరం ఇతి శ్రుతేః 879 శంకర గ్రంథ రత్నావళి ఆం వి నిరుపాధికమైన ఐశ్వర్యము గలదిగాన శ్రీమహారాజ్ఞి మహేశ్వరి పురుషుడు మహాప్రభువని శృతి చెప్పుచున్నది. కామేశ్వరుని యొక్క మహదేశ్వర్యము గలదగుట వలన దేవి కామేశ్వర మహేశ్వరి ఎనబడును. భగవతి యని భావము జా సమగ్రమైన ఐశ్వర్యము వీర్యము యశస్సు సంపద జ్ఞానము వైరాగ్యము ఈ యారింటికి భగం అని పేరు అనియు ఈశ్వరునకు పరమ మహేశ్వరుడు అనియు శృతులు చెప్పుచుండుట వలన భగవతి సామేశ్వర మహేశ్వరి ఎని యర్చింపబడుచున్నది.